బహువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. దివిలో సైతం కథగారాని విధిలీలే వెలిగెనే. నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గతమున కథే. నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే. కాలమో విసిరిందిలే నీ ఒగరు తలకు తగిన వలయమే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త కారణే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షు అయ్య బింబిసారుడే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త కారణే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షుడయ్య బింబిసారుడే. రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే. రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే. రక్తదాహం మరిగిన మనసే కుక్క నీళ్లకు పడి వేచినదే. ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొకడున్నాడులే. లెక్క తీసి శిక్షరాసే కర్మ ఫలమే ఒకటుందిలే. జన్మలో నీ పాపమో ఆ జన్మలోని పాప ఫలితమే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త కారణే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షు అయ్య బింబిసారుడే. నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే. నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే. నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే. రాక్షసుడివో రక్షకుడివో అంతు తేలని ప్రశ్న వినువే. వెలుగు పంచే కిరణమల్లే ఎదుగుతావో తెలియని. ప్రయాణమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త కారణే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షు అయ్య బింబిసారుడే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త కారణే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే